నువ్వే నువ్వే నా మనసంతా నీ నువ్వే. నువ్వే నువ్వే నాతో కదిలే కలబయ్యావే, నా ప్రేమ లోకం నువ్వే. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా, ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. నువ్వే నువ్వే నా మనసంతాని నువ్వే, నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యానే, నా ప్రేమ లోకం నువ్వే. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. అనుకుంటే చిన్న పాటే బెదవుల్లో తేనె పాటే, నీ పేరే ప్రేమ ఇందా నా కోసం. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కలలే సూర్యోదయాలు పగలే చంద్రోదయాలు, ప్రతి పూట పండుగ నీతో ఉంటే మనసంతా మల్లెపూలు విరబోసే పరిమళాలు. నేనిలా నీ కోసమే పుట్టానని, ప్రేమపై మాటికి ఒట్టేయని, నీ ప్రేమ కావాలని. ప్రణయమా నా ప్రాణమా ఓ.